가. తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరి తడి పొడి వయసుని ఉబికించేస్తా తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా కవితను కవితను చదువు చదువు గురువ యద కథలను కథలను తెలిపెద తెలిపెద వినర వినర మరల మెరుపుల్ని ములికిస్తా చూడు తడుపుల్ని చిలికిస్తాడు తడిమి పొడి తడిమి చూపే విసిరి ఆడించే సా కథ కళి రహతుల రహతుల రసగుల్ల వల్ల తలుపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరి తడి పొడి వయసుని ఉబికించేస్తా చిరు పెదవుల పెదవుల మధువులు మధువులు ఒలికే ఒలికే విడక చేస్తా మారు దేశం.